10.1.1.5 తతియ ఉపనిష సుత్తం సావత్యం తత్ర ఆయస్మానంద భిక్ఖు ఆమంతేసి దుశ్శీలస్ ఆవుసో శీల విపన్నస్ అతోపనిషోతి అవిపటిసారే అసతి అవిపటిసార విపన్నస్ అతోపనిషంహోతి పాముంజం పాముంజే అసతి పాముంజ విపన్నస్ అతోపనిషాహోతి పీతి పీతియా అసతి పీతి విపన్నస్ అతోపనిషాహోతి పస్సంధి పస్సంధియా అసతి పస్సంధి విపన్నస్ అతోపనిషంహోతి సుఖం సుఖే అసతి సుఖ విపన్నస్ అతోపనిషోతి సమ్మా సమాధిం హి అసతి సమ్మా సమాధి విపన్నస్ అతోపనిషంహోతి యథాభూత జ్ఞానదర్శనం యథాభూత జ్ఞానదర్శనే అసతి యథాభూత జ్ఞానదర్శన విపన్నస్ అతోపనిషోతి నిబ్బిదా విరాగే అసతి నిబ్బిదా విరాగ విపన్నస్ అతోపనిషంహోతి విముక్తి జ్ఞానదర్శనం శయ్యథాపి ఆవసో రుక్ఖో శాఖాఫలాస విపన్నో తస్స పపతి కాపి న పారిపూరిం గచ్ఛతి తచోపి పెంగోపి సారోపి న పారిపూరిం గచ్ఛతి ఏవమేవ కో ఆవసో దుశ్శీలస్స శీల విపన్నస్స అతోపనిషోతి అవిపటిసారే అసతి అవిపటిసార విపన్నస్స అతోపనిషంహోతి పేయాల విముక్తి జ్ఞానదర్శనం శీలవతో ఆవసో శీల సంపన్నస్స ఉపనిష సంపన్నోతి అవిపటిసారే సతి అవిపటిసార సంపన్నస్స ఉపనిష సంపన్నం హోతి పాముంజే సతి పాముంజ సంపన్నస్స ఉపనిష సంపన్నోతి పీతియా సతి పీతి సంపన్నస్స ఉపనిష సంపన్నం హోతి పస్సంధియా సతి పస్సంధి సంపన్నస్స ఉపనిష సంపన్నం హోతి సుఖం సుఖే సతి సుఖ సంపన్నస్స ఉపనిష సంపన్నోతి సమ్మా సమాధి సంపన్నస్స ఉపనిష సంపన్నం హోతి యథాభూత జ్ఞానదర్శనం యథాభూత జ్ఞానదర్శనే సతి యథాభూత జ్ఞానదర్శన సంపన్నస్స ఉపనిష సంపన్నోతి నిబ్బిదా విరాగో නිබ්බිදා විරාගේ සති නිබ්බිදා විරාග සම්පන්නස්ස උපනිස සම්පන්නං හෝති විමුක්ති ඥාන දස්සනං සේයථාපියාවස රුක්ඛෝ සාඛාඵලාස සම්පන්නෝ තස්ස පපතිකාපි පාරිපූරිං ගච්ඡති තචෝපි පෙග්ගෝපි සාරෝපි පාරිපූරිං ගච්ඡති ඒවමේව කෝ ආවසෝ සීලවතෝ සීල සම්පන්නස්ස උපනිස සම්පන්නෝ හෝති අවිම්පතිසාරෝ අවිම්පතිසාරේ සති අවිම්පතිසාර සම්පන්නස්ස උපනිස සම්පන්නං හෝති පේයාල විමුක්ති ඥාන දස්සනන්ති.